ओहो मेघमाला नीलाल मेघमाला तल्लगरावेला मेल्लगरावेला तल्लगरावेला मेल्लगरावेला विनीला मेघमाला विनीला मेघमाला నిదురపోయి రామచిలుక నిదురపోయి రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరావేళ మెల్లగరావేళ ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి ఏ నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరావేళ మెల్లగరావేళ